కాంతి వేగం ఎలా తెలుసుకుందాం? పుస్తకం 7వ భాగం. ఈ కొలమానాన్ని అంతరిక్షం నుండి భూమి మీదకి తీసుకురావడానికి వీలవుతుందా? భూమి మీదే ప్రయోగాలు చేసి శాస్త్రవేత్తలు కాంతి వేగాన్ని కొలవగలరా? ప్రయోగం అంతా భూమి మీదే జరిగితే మనకి రావాల్సినట్టుగా ప్రయోగ సామగ్రిలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి వీలవుతుంది. అలాంటి ప్రయోగం మొట్టమొదటిసారి 1849లో జరిగింది. దానిని చేసిన వ్యక్తి ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఆర్మాండ్ హిపోలైట్ ఫిజో. గెలీలియో చేసిన ప్రాథమిక ప్రయోగానికి కాస్త మెరుగులు దిద్ది తిరిగి చేయడానికి ప్రయత్నించాడు ఫిజో. గెలీలియో చేసినట్టుగానే ఫిజో 2 కొండలని ఎంచుకున్నాడు. ఆ కొండల మధ్య దూరం 5 మైళ్ళు. ఒక ప్రేరణకి మెదడు స్పందించి చేతిని కదిలించడానికి కాస్త సమయం పడుతుంది. దానినే ప్రతిక్రియా సమయం అంటారని అంతకుముందు చెప్పుకుందాం. ఈ ప్రతిక్రియా సమయం వలన వచ్చే సమస్యని ఒక విధంగా పరిష్కరించాడు ఫిజో. అవతలి కొండ మీద ఓ శిష్యుడిని నుంచోమనకుండా అక్కడ ఓ అద్దాన్ని ఉంచాడు. ఫిజో ఒక కొండ మీద నించుని అవతల కొండ వైపుగా ఓ కాంతి కిరణాన్ని ప్రసరించాడు. ఆ కిరణం ఆ కొండ మీద ఉండే అద్దం మీద పడి ప్రతిబింబించబడి తిరిగి వెనక్కి వస్తుంది. కిరణం బయలుదేరిన సమయానికి తిరిగి వచ్చిన సమయానికి మధ్య వ్యవధిని బట్టి కాంతి వేగాన్ని కొలవవచ్చు. 2 కొండల మధ్య రానుపోను మొత్తం 10 మైళ్ళు ప్రయాణించడానికి కాంతికి పట్టే సమయం బట్టి కాంతి వేగాన్ని లెక్కించవచ్చు. ఫిజో కాలం నాటికే కాంతి వేగం గురించి కొంత అవగాహన ఉంది. 5 మైళ్ళ ఎడంలో ఉన్న కొండల మధ్య ఓ చుట్టి రావడానికి కాంతికి రమారమి 1/18,000 సెకండ్ కాలం పడుతోందని ఫిజోకి తెలుసు. గెలీలియో కాలంతో పోలిస్తే ఫిజో కాలానికి గడియారాలు ఎన్నో మెరుగులు దిద్దుకున్నాయి. మరింత చిన్న వ్యవధులని కొలవటానికి వీలయ్యింది. అయితే మరీ అంత సూక్ష్మమైన వ్యవధులను కొలవటం సామాన్యమైన విషయం కాదు. నేరుగా గడియారంతో కొలవగలిగే వ్యవధి కాదు ఇది. దీనిని కొలవడానికి కాస్త సమయస్ఫూర్తితో కూడిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఫిజో రూపొందించిన పరికరంలో పళ్ళున్న చక్రం ఒకటి ఉంటుంది. ఆ చక్రం అంచుమీదుగా ఓ కాంతి కిరణం ప్రసరిస్తుంది. చక్రం కిరణానికి అడ్డు వస్తుందా ముందుకు పోనిస్తుందా అన్నది చక్రం స్థానం మీద ఆధారపడుతుంది. గేర్ చక్రం లాంటి ఈ చక్రం చుట్టూ పళ్ళు ఉంటాయి. కిరణరేఖ 2 పళ్ళ మధ్యన సందులో పడితే ఆ సందులోంచి కిరణం ముందుకు పోగలదు. కానీ కిరణరేఖ ఓ పన్నులోంచి పోతే అది కిరణానికి అడ్డుపడుతుంది. ఫిజో ఈ చక్రాన్ని నెమ్మదిగా తిరగనిచ్చాడు. చక్రం పళ్ళ సందులోంచి వెలువడ్డ కిరణం అవతలి కొండకు చేరుకుని అక్కడ ఉన్న అద్దం మీద ప్రతిబింబితమై వెనక్కి వస్తుంది. ఆ కిరణం ఎంత త్వరగా వెనక్కి వస్తుందంటే అప్పటికి ఇంకా కాంతిరేఖ 2 పళ్ళ సందులోంచే పోతూ ఉంటుంది. కిరణానికి అడ్డుపడుతూ ఆ స్థానంలోకి ఇంకా పన్ను రాలేదు. కనుక యువతల వెనక్కు వచ్చిన కిరణం కోసం కాచుక్కూర్చున్న ఫిజోకి తిరిగొచ్చిన కిరణం కనిపిస్తుంది. ఫిజో క్రమంగా చక్రం తిరిగే వేగాన్ని పెంచుతూ పోయాడు. చక్రం వేగం ఒక స్థాయికి చేరుకునేసరికి పరిస్థితి మారిపోయింది. పళ్ళ సందులలోంచి ముందుకు పోయిన కిరణం తిరిగి వెనక్కు వచ్చేసరికి పన్ను కిరణానికి అడ్డుపడింది. కాబట్టి యువతల వెనక్కు వచ్చిన కిరణం కోసం చూస్తున్న ఫిజోకి అవతల కొండ మీద అద్దంలో ప్రతిబింబం కనిపించలేదు.